శ్రీ సూర్య నారాయణ మేలుకు హరి సూర్య నారాయణ శ్రీ సూర్య నారాయణ మేలుకు హరి సూర్య నారాయణ పొడుస్తూ బాలుడు కొన్న పువ్వు ఛాయ కొన్న పువ్వు మీద బొగడ పువ్వు ఛాయ పొడుస్తూ బాలుడు కొన్న పువ్వు ఛాయ కొన్న పువ్వు మీద బొగడ పువ్వు ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ ఉదయిస్తూ బాలుడు ఉల్లి పువ్వు ఛాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ గడి ఎక్కి బాలుడు కంబ పువ్వు ఛాయ కంబ పువ్వు మీద కాకారి పువ్వు ఛాయ గడి ఎక్కి బాలుడు కంబ పువ్వు ఛాయ కంబ పువ్వు మీద కాకారి పువ్వు ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ జామెక్కి బాలుడు జాజి పువ్వు ఛాయ జాజి పువ్వు మీద సంపెంగ పువ్వు ఛాయ జామెక్కి బాలుడు జాజి పువ్వు ఛాయ జాజి పువ్వు మీద సంపెంగ పువ్వు ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకు హరి సూర్య నారాయణ మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయ మల్లె పువ్వు మీద మంకెన్న పొడి ఛాయ మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయ మల్లె పువ్వు మీద మంకెన్న పొడి ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మూడు జాముల బాలుడు ములగ పువ్వుల ఛాయ ములగ పువ్వు మీద ముత్యంపు పొడి ఛాయ మూడు జాముల బాలుడు ములగ పువ్వుల ఛాయ ములగ పువ్వు మీద ముత్యంపు పొడి ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ అస్తమాన బాలుడు ఆవ పువ్వు ఛాయ ఆవ పువ్వు మీద అద్దంపు పొడి ఛాయ అస్తమాన బాలుడు ఆవ పువ్వు ఛాయ ఆవ పువ్వు మీద అద్దంపు పొడి ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకు హరి సూర్య నారాయణ బాలుతూ బాలుడు వంగ పండు ఛాయ వంగ పండు మీద వజ్రంపు పొడి ఛాయ బాలుతూ బాలుడు వంగ పండు ఛాయ వంగ పండు మీద వజ్రంపు పొడి ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ గుంకుతూ బాలుడు గుమ్మడి పూచాయ, గుమ్మడి పూ మీద కుంకం పొడి చాయ. గుంకుతూ బాలుడు గుమ్మడి పూచాయ, గుమ్మడి పూ మీద కుంకం పొడి చాయ. శ్రీ సూర్య నారాయణ వేడుకో హరి సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ.